241 కకారిణి కకారావయవః నాచకః అస్యాల నమః సం భా కకారిణి తృతీయఖండ ద్వితీయ వర్ణరూపః అస్త్రీతి తథా ఓంకకారిణ్యే ఆం వి పంచదశ మహామంత్రములోని తృతీయకుట ద్వితీయ వణము కకారము ఆకకారము అవయవముగా గల శంకర 1246 361 శంకర గ్రంథరత్నావళి వాచక శబ్దము గలదిగాన శ్రీ త్రిపుర సుందరి కకాయని యర్బని ఎయగుచున్నది